సాగరము మాగి అధిపను మాగి అధిగము మాగి అగమాగి సాగరము మాగి అధిపను మాగి అధిగము మాగి అగమాగి అయనెనవాగి అరియనవాగి అరణ్యనవాగి అవర్ మీద అయనెనవాగి అరియనవాగి అరణ్యనవాగి అవర్ మీద ఇగరము మాగి ఎవైగళు మాగి ఇనిమయు మాగి పరువోనే మురుగా ఇగరము మాగి ఎవైగళు మాగి ఇనిమయు మాగి పరువోనే కిరునిల మీదు కలియను మాయ కిరునిల మీదు కలియను మాయ జనదు మోడి పరవేణు మగపతియాగి మరుగుంబలారి మగికళి పూరం పడివోనే మురుగా మగపతియాగి మరుగుంబలారి మగికళి పూరం పడివోనే పనముడై వేదం అరుళియ భూజై మగికదిర్ కామం ఉడయోనే పనముడై వేదం అరుళియ భూజై మగికదిర్ కామం